2-3-0 సనకాదముని ధ్యేయ భా సనకాదముని ధ్యేయ మననశీలాహ మునేహ మననశబ్దేన లక్షణయ తత్సాక్షార్వంత ఇత్యర్థః బ్రహ్మణ మానసిక పుత్రాః జ్ఞాన వైరాగ్యాది బహుళాః మోక్షమార్గ ప్రవర్తక సనకః ఆదాః ఏషాం తే మునేః సనందన సనతన సనత్కుమార ప్రముఖాః నిరీషణాః నిశ్చింతాః తయః ధ్యేయ అత్యద రేణ స్వాత్మభేద జ్ఞానేన సర్వదా విషీకృతేత్యర్థ త్వం వా అహమస్మి భగవో దేవతే అహం వై త్వమసి క్షేత్రజ్ఞం చాపి మాం నిధి ఆత్మానం చేద్విజానీయ దహమస్మీతి పురుషః 346 లలితా త్రిశతి భాష్య అథ యోజన్యాం దేనతాముపాస్తేన్యో ఉసా సంయోహమస్మీతి న సవేద యథా పశుః మృతో మహస మృత్యు మాస్నోతి యైహ నానేన పశ్యతి ఇత్యాది శృతి స్మృతి శతేభ్యః ఓం సనకాది మునిధ్యేయయే నమః ఆం వి మననము చేయవారు మునులు మనన శబ్దము వలన లక్షణయ బ్రహ్మసాత్కారము గలవారని తెలియును బ్రహ్మమానసపుత్రులు అధిక జ్ఞానపై రాజ్య సనకాదిమునులు సంపత్తి కలవారు మోక్షమార్గ ప్రవర్తకులు ననదన సనాతన సనత్కుమార ప్రముఖులు ఈశనారహితులు చింతారహితులు తాదృశులైన సనక సనందనాది మునుల చేత పరదేవత ధ్యాతన్య అనగా స్వాత్మాభేద జ్ఞానము చేత స్వస్వరూప జ్ఞానము చేత మిక్కీలియాదరముతో విషయముగా చేసుకొనబడినదని యర్థము. త్వం వా అహమస్మి భగవో దేవతే అహం వై త్వమస్యో పరదేవత నీవే నేను నేనే నువ్వు క్షేత్రజ్ఞం చాపి మాం నిధి క్షేత్రజ్ఞుడనుగా కూడా నన్ను తెలుసుకొనుము ఆత్మానం చేద్విజానీయ దహమస్మీతి పురుషః డుట్పురుషుడు నేనే యున్నానని సచ్చిదా నందస్వరూపమైన ఆత్మను తెలుసుకొనవలయును అధ యోజన్యాం దేనతాముపాస్తే ఇతడు వేరు నేను వేరని తనకంటే భిన్నముగా దేవత సుపాసించువాడు నసువు వలె జ్ఞానశూన్యుడు మృత్యోహ స మృత్యు మాప్నోతి యైహ నానేవ పశ్యతి అజ్ఞానము వలన ఆత్మయందు 347 శంకర గ్రంథరత్నావళి నానాత్వమును భేదమును చూచినాడు మత్యపరంపరను పొందుచున్నాడని శృతి స్మృతి శతము వలన తెలియచున్నది. కావున పరదేవత ఆత్మాభిన్నముగా సనక సునందనాదులచే ధ్యానింపబడి సనకాదిముని ధ్యేయని సమాదరభావముతో స్తోతవ్యురాలగుచున్నది.